యోషధీ ఓషధీ పూర్వా పూర్వా జాతేభ్యుగం త్రియుగం పురా త్రియుగమితి త్రియుగం పురేతి పురా మనైనోబ్రూణామహం మహాం శతం శతం ధామాని ధామాని సప్త సప్త చేతీ శతం వాహ ఓహం వా అంబధామాని ధామాని సహస్రం సహస్రముత ఉదవాహ ఓరువాహ రుహైతి రుహాహ శతక్రత్వ శతక్రత్వో యూయం శతక్రత్వ ఇతి శతక్రత్వ యూయమిమం ఇమం మే మే అగదం అగదం కృత కృతేతి కృత ఓషధీ ప్రతి ప్రతి గృభ్ణీత గృభ్ణీత పుష్పావతీ పుష్పావతీ ప్రసూవాదీ పుష్పావతీరితి పుష్పవతీ ప్రసూవాదీరితి ప్ర సోవారీ అశ్వాయువ సజిత్వారీ అశ్వాయువేత్యశ్వాహ ఇవ సజిత్వారీర్వీరుధాః సజిత్వారీరితి సజిత్వారీ వీరుధ పారయుష్మాః పారయుష్మ ఇతి పారయుష్మాః ఓషధీరితి ఇతి మాతరః మాతరస్తపే తద్వాహ ఓ దేవీ దేవీ రూప ఉపబ్రువే బ్రువైతి బ్రువే తనేయమస్వం అశ్వం గాం గాం వాసాః వాస ఆత్మానం ఆత్మానం తవ తవ పురుష పురుషేతి పురుష అశ్వత్థేవాహ ఓ నిషదానం నిషదానం పన్నే నిషదానమితి సదానం పన్నేవాహ ఓ వసతి వసతి కృత కృతేతి కృత గోభాజయితే గోభాజయితి గో భాజా ఇల అసథయతేనవథ సనవథ పూరుషం పురుషమితి పురుషం ఎత్రౌషధీ ఓషధీ సమగ్మాత సమగ్మాత రాజాన సమగ్మదేతి సమ్ అగ్మాత రాజానస్తమీతా ఇవ సమీత ఇవేతి సమీతౌ ఇవ విప్రస్త సౌచ్యతే ఉచ్యతే భృగ్ భృగ్రక్షోహా రక్షోహామీవచాతన రక్షోహేతి రక్ష అమీవచాతనమివ చాతన అశ్వావతీ సోమావతీ అశ్వవతీమిశ్వతీ సోమావతీ మూర్జయంతీ సోమవతీ సోమవతీ ఊర్జయంతీముదోజసం ఉదోజసమిత్యుత్ ఓజసం ఆవిత్తి అవిత్తి సర్వాహ సర్వాషధీ ఓషధీరస్మై అస్మారిష్టతాతయే అరిష్టతాతయమిత్యరిష్టతాతయే ఉచ్ఛుష్మాః సుష్మా ఓషధీనాం ఓషధీనాం గావాః గావో గోష్ఠాదీవా గోష్ఠాదీ వేదతే గోష్ఠాదివేతి గోష్ఠాదిత్యీవ ఈరతీతి ఈరతే ధనాం కనిష్యంతీనాం కనిష్యంతీనామాత్మానం ఆత్మానం తవ తవ పురుష పురుషేతి పురుష ఇష్కృతిర్నామ నామావహ ఓ మాత మాతాతో అథో యూయం అథో ఇత్యథో యూయభ్యస్థ సనిష్కృతీ నిష్కృతీ శీలా ప్రదత్రిణీ పదత్రిణీ స్తన స్తనయత్ యమయతి ఆమయతి నిష్కృత కృతేతి కృత అది విశ్వాహ విశ్వా పరిష్ఠా పరిష్ఠాస్తేనైవ పరిష్ఠా ఇది పరిష్ఠాస్తేనైవ్రజం తేనైవేతి స్తేన ఈవ వ్రజమక్రమ అక్రమురిత్యక్రమ ఓషధీ ప్రా కాచిత్యవో అచిత్యవ్యతేంబ్రా తన్వోరపా రపయిరపా ఇమా వాజయన్ వాజయన్ అహం అహమోషధీ ఓషధీర్హస్తే హస్త ఆదధే ఆదధయిత్యాదధే ఆత్మా యక్ష్మస్యనశ్యతి నశ్యతి పురా పురా జీవగృభా జీవగృభో యథ జీవగృభైతి జీవగృభా యతేతి యథాషధీ ఓషధీర్వసత్వసత్వసాంగమంగం వసత్వసేతి సత్వస అంగమంగం పరుష్పరు అంగమంగమిత్యంగం అంగం పరస్పరి పరు పరు తతో యక్ష్మం యక్ష్మం వివాదధ్వే బాధ్ర ఉగ్రహ ఉగ్రో మధ్యమశీలీవ మధ్యమశీలివేది మధ్యమశీ ఈవ సాకం యక్ష్మ యక్ష్మ ప్రా తపసాహేణిగిజీవినా సాకం వాతస్య్రాజ్రా సాకం సాకం నశాకయా నిహాకేతి హాకయా అన్యావాహ ఓ అన్యామవతు అవత్వన్యా అన్యాన్యస్ అవతేత్యవత ఆసర్వా సర్వా సంవిధానా ఇదం సంవిధానా ఇది సంవిధానా ఇదం మే మే ప్రావత అవతైతి వదా యా కలిహి కలిరఫలా అవలాపుష్పా అపుష్పాయాష్పిణీ పుష్ణీ పుష్ణీ బృహస్పతి ప్రసూతాస్తా బృహస్పతి ప్రసూతా బృహస్పతి ప్రసూతా తానా నో ముంచు ముంచన్పాంహస ఆంహ్యాంహస ముంచంతో మా శపథ్యాతో అథో వరుణ్యాసే అథో ఇచ్చో వరుణ్యా దుత ఉదేక్షిత అథో యమస్ అథో ఇచ్చో యమస్ పడ్వీసర్వస్మాద్వస్మాద్దేవకిల్విషాది దేవ కిల్విషాద్ అవయతీ సమవదంత అవదంత దివ దివ ఓషధయ ఓషధయస్పరీ పరీహిపరీ దీవం దీవమస్నవామహై అస్నవామహైమాది ఇష్యాది పూరుష పురుషైతి పురుష యావోషధీ ఓషధీ సోమరాజ్ఞీ సోమరాజ్ఞీర్బీ సోమరాజ్ఞీరి సోమరాజ్ఞీ బీర్శతవీచక్షణా శతవీచక్షణా శతవీచక్షణా ఆసామీ అసి ఉత్తమారం ఉత్తమే తమాయ కామాయసం సాం హృదే హృదయతి హృదే విష్ఠీతా పృథివీం విష్ఠీతా పృథివీమను అన్విత్యను బృహస్పతి ప్రసూత అస్తి బృహస్పతి ప్రసూతా ఇది బృహస్పతి ప్రసూతా అస్తేతం సందత్త దత్తవీర్యం వీర్యమితి వీర్యం వ్యాసేదం ఇదముపశృణ్వంతి ఉపశృణ్వంతి యా ఉపశృణ్వంతిపశృణ్వంతి దూరం దూరం పరాగతరాగతర్వా సంగత్యీలు సంగత్యేతి సంగత్యీలుధోస్ అస్తం సందత్తీర్యం వీర్యమితి వీర్యం నాకైత్రీ బలాసస్యార్షాస ఉపచిత ఉపచితమసి ఉపచితమిోపచిత అసీత్యసి అథో శతస్ అథో నిత్యసో శతస్ యక్ష్మాణా పాకారో పాకారోరసి పాకారోరితి పాక హరో అసి నాశని నాశనీతి నాశని మావాహ ఓరిషే విషత్ఖనిత ఖనితాయస్మై సాహం అహం ఖనామి ఖనామి వహ వయితీవ విపశ్చతుష్పద్ విపరితి ద్విపద్ చతుష్పదస్మాకం చతుపది చతుపద్ అస్మాకాం సర్వామస్తు అస్మాపురం అనాపురమిత్యనాపురం ఓషాదయస్తం సంవ్రాజంతే వదంతే సోమేన సోమేన సహ సహ రాజ్ఞా రాజ్ఞే రాజ్ఞా యస్మై కృణోతి కృణోతి బ్రాహ్మణ బ్రాహ్మణస్తం తాం రాజన్ పారయామసి పారయామసీతి పారయామసి గంధర్వా గంధర్వాఖనన్ అఖనగ్రస్వామింద్ర ఇంద్రస్వాం బృహస్పతి బృహస్పతి బృహస్పతి స్వామోషధే ఓషధే సోమా సోమో రాజా రాజా విద్వాన్ విద్వాన్యక్ష్మాత్ యక్ష్మాదముచ్యత అముచ్యతేముచ్యతముత్తమా ఉత్తమాసి ఉత్తమేత్యోత్తమా అస్యోషధే ఓషధే తమ తమ వృక్షా వృక్షా ఉపస్థయ ఉపస్థయ్యుపస్థయ ఉపస్థిరస్సు అస్సు సహ సోస్మాకం అస్మాకయ యో అస్మాన్ అస్మాభిలాసతి అభిలాసతీత్యాది దాసతి మామా మాయీం సీత్ సీంసీజ్జనిత జనితాయ యప్రేషివ్యా ఋషివ్యాయ యో వాదివం దివాం సత్యధర్మా సత్యధర్మాది సత్యధర్మేతి సత్య ్రహ్మాప అపశ్చంద్రా చంద్రా ప్రథమ ప్రథమో జజాన జజానకస్మై తస్మై దేవాయ దేవాయ అవిషా అవిషా విధేమ విధేమేతి విధేమ అభ్యావర్తస్వ ఆవర్తస్వ తస్వ పృథివీ పృథివీయజ్ఞేన యజ్ఞేన పయస పయస సహ సహేతి సహ పవాంతే తే అగ్ని అగ్నిరీషిత ఇషితో అరోహతి అరోహదిత్యరోహతి అగ్నేయత్ యత్తే తే శుక్రం శుక్రం చంద్రం చంద్రం భూతం భూతం చ యజ్ఞియం యజ్ఞియమితి యజ్ఞియం తద్దేవేభ్యో భరామసి భరామసీతి భరామసి ఇషమోజం ఓజమహం అహమిద ఇవ ఆదం ఆదమృతృతస్యోని యోని మహిషస్ మహిషస్ ధారా ధారామిది ధారా ఆమా మా గోషు గోషు విశతు విశత్వాతనూషు ఆతనూషు తనూషు జహామి జహామి సేవిం సేవిమీరా అనీరామీవా అమీవామిత్యమీవా అగ్నే తవ తవ శ్రవా శ్రవో వయ వయో మహీ మహి భ్రాజంతే భ్రాజంతే అర్చయా అర్చయో విభావసో ఇభావసో బృహద్వానో శవస బృహద్వానో ఇది బృహద్ ధానో శవసావాజం వాజముఖ్యం ముఖ్యం దాసి దాసి దాసుషే కవే కవయితి కవే పవకవచ్చా శుక్రవచ్చా పవకవచ్చా ఇది పవక వచ్చా శుక్రవచ్చా అనూనవచ్చా శుక్రవచ్చా ఇది శుక్రవచ్చా అనూనవచ్చావుత్ అనూనవచ్చా ఇత్యనూన వచ్చా ఉదీయర్హి ఇయర్హి భానునా భానుమేహి భానునా పుత్రో మాతరా మాతరా విచరన్ విచరన్ముప విచరణి ఉపావతి అవతి వృణక్షి వృణక్షి రోదసి రోదసి ఉభే రోదసి రోదసి ఉభేత్యుభే ఊర్జో నవాత్ నవాజ్జావేద జాతవేదస్సు సక్తి జాతవేద ఇది జాత వేద సుషస్తిభిర్మందస్వ సుషస్తిభిరితి సుషస్తిభీ మందస్వ భీతిభీ భీతిభిర్హిత భీతిభిరితి భీతిభీ హిత ఇది హిత క్లే ఇషా క్లేషే క్లిషస్తం సందధు తదద్భూరీవల్పస భూరీవత్పస చిత్రోదాయ భూరీవత్పస ఇది భూరీవత్పస చిత్రోదాయో వామజాతా చిత్రోదయతి చిత్ర భూతయ వామజాతా ఇది వామ జాతా ఇరజన్నగ్నే అగ్నే ప్రసయస్వ ప్రసయస్వ జంతుభీ జంతుభీరస్మే జంతుభిరితి జంతుభీ అస్మేరాయా అస్మేత్యస్మే రాయో అమర్త్యా అమర్త్యేత్యమర్త్యా సదర్శతస్య దర్శతస్య వపూష వపూషో వీ విరాజసి రాజసి వృణక్షి వృణక్షి సానసిం సానసిం క్రతుం క్రతమిది క్రతుం నిష్కర్తారమధ్వరస్య అధ్వరస్య ప్రచేతసం ప్రచేతసం క్షయంతం ప్రచేతసమిది ప్రచేతసం క్షయంతాం రాధస రాధసో మహ మహ ఇది మహ రాతిం వామస్య వామస్య శుభగాం శుభగాం మహీం శుభగామితి శుభగాం మహీమిషం ఇషం దదాసి దదాసి సానసిం సానసీం రయిం రయిమితి రయిం ఋతవానం మహిషం ఋతవానమిత్యుత వానం మహిషం విశ్వదర్శతం విశ్వదర్శతమగ్నిం విశ్వదర్శతమితి విశ్వదర్శతం అగ్నిం సున్నాయ సున్నాయ రధిరే రధిరే పుర పురోజనా జనా ఇది జనా సృత్కర్ణం సప్రతస్తమం సృత్కర్ణమితి సృత్కర్ణం సప్రతస్తమం వా సప్రతస్తమమితి సప్రతస్తమం వా గిరా గిరాడైవ్యం దైవ్యం మానుషా మానుషా యుగా యుగేతి యుగా ఆప్యాయస్వ యాయస్వ సమేతు ఏ విశ్వతా విశ్వత సోమ సోమవృష్ణ్యం వృష్ణ్యమిది వృష్ణ్యం భవా వాజస్ వాజస్ సంగతే సంగత ఇది సంగతే సందే తే పయాగ్ఞసి పయాగ్ఞసి సమ్ సమూయంతో ఊరు వాజా వాజాస్తం సంవృష్ణ్యాని వృష్ణ్యాన్యభిమాతిషా అభిమాతి సహ ఇత్యభిమాతి సహా ఆప్యాయమానో అమృతాయ ఆప్యాయమాన ఇత్యాప్యాయమాన అమృతాయ సోమ సోమ దివి దివిశ్రవాగ్ని శ్రవాగ్రస్యుత్తమాని ఉత్తమాని విశ్వ ఉత్తమాని ప్యూత్ తమాని విశ్వేది విశ్వ ఆయస్వ మదింతమా మదింతమ సోమ మదింతమేతి మదింతమా సోమ విశ్వేభి విశ్వేభిరాంశుభ ఆంశుభిరిత్యాంశు భవాన నస్తప్రదస్తమః సప్రదస్తమస్తకాః సప్రదస్తమైతి సప్రధాః తమః సఖా విధే విధైతి విధే ఆచే తే వత్సః వత్సో మనః మనో యమతి యమత్పరమాత్ పరమాచీత్ చిత్తదత్తాత్ తదస్తాదితి తథ సాత్ అగ్నేమయా గిరా వాం కామయేషి కామయా గిరేతి గిరా తుభ్యంతా అంగిరస్తమ విశ్వాంగిరస్తమేత్యంగిర తమా విశ్వాసుక్షితయా సుక్షితయ పృథక్ సుక్షితయైతి సుక్షితయా పృథగిరి పృథగ్ అగ్నే కామాయ కామాయ ఏమిరీతి ఏమిరే అగ్ని ప్రియేషు ప్రియేషు ధామసు ధామసు కామా ధామస్తి ధామసు కామో భూతస్య భూతస్య భవ్యస్య భవ్యస్యేతి భవ్యస్య సమ్రాళేకా సమ్రాళితి సమ్రాట్ ఏ కోవి విరాజతి రాజతీ రాజతి ఓ మయి గృహామి గృహామ్యగ్రే అగ్రే అగ్ని అగ్నిం రాజ రాజస్పోషాయ పోషాయ సుప్రజాస్వాయ సుప్రజాస్వాయ స్వీయర్యాయ సుప్రజాస్వాయేతి సుప్రజాస్వాయ స్వీయర్యాయేతి సువీయర్యాయ మానో దేవతాం దేవతాస్తగంతా సజంతామితి సజంతాం బ్రహ్మా జ్ఞానం విజ్ఞానం ప్రథమం ప్రథమం పురస్తాద్ పురస్తాద్వీమత శ్రీమత సురుచా సురుచో వేన సురుచైతీషుచా వేన ఆవ ఆవ ప్రబుద్ధ్యా బుద్ధ్యా ఉపమా ఉపమానుపమాష్టాస్తోనిమసత అసతీ వివాహ పరితీవ హిరణ్యగర్భస్థం హిరణ్యగర్భైతి హిరణ్యగర్భ సమావర్తత అవర్తతాగ్రే అగ్రే భూతస్య జాత పతీ పతిరేకా ఏక ఆసీత్ ఆసీదిత్యాసీత్ సదాధార దాధార పృథివీ పృథివీం వ్యాముత ఉదేమాం ఇమాం కస్మై కస్మై దేవాయ